115 హస్తికృత్తి ప్రియాంగన సం ధ హస్తికృత్తి ప్రియాంగన హస్తినః కృత్తా చర్మణి ప్రియః ప్రీతిమాన్సి సహ తస్యాంగన భామినీత్యర్థః ఓం హస్తికృత్తి ప్రియాంగనాయే నమః 8 ఆం నీ శివుడు గజచర్మము నందు ప్రేమగలవాడు. ఆ శివుని యొక్క సర్వాంగ సౌందర్య సంపద్విలసితమైన భార్య ఎగుటంజేసి శ్రీమాతకు హస్తికృ ప్రియాంగన యను నామమస్వర్ధమై యొప్పర్గు. శ్లో హరిద్రాకుంకుమాదిగ్ధ హర్యస్వాద్యమరార్చిత హరికేశసఖీ హాది విద్య హాలామదాలస 2-3 లలితా త్రిశతీ భాష్య.